भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् గాయత్రీ జపం చేసేటప్పుడు చెయ్య ఇట్లా పెట్టి ఈ కణుపులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా లెక్కించాలి. ప్రాతకాలంలో చేసేటప్పుడు నాభి దగ్గర చెయ్యి బోర్లించి వేళ్లన్నీ దగ్గరగా ఉంచి చేయాలి. మధ్యాహ్న కాలంలో హృదయం దగ్గర ఉంచి చెయ్యి బోర్లించి జపం చేయాలి. సాయంకాలంలో ఓష్టవుల దగ్గర అనగా పెదవుల దగ్గర చెయ్యి ఉంచి చెయ్య బోర్లించి జపం చేయాలి. తత్సత్ బ్రహ్మార్పణం అస్తు అస్తు. మిత్రస్య చరుషణే ధృతః శ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవః చిత్రశ్రవః తమం మిత్రోజనానో యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీం ఉతద్యాం మిత్రః కృష్టీః అనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం హృతవద్విధేమ రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్య శిక్షతివ్రతేన నహన్యతే నజీయతే త్వోతోనైనం అగుంహో అశ్నోతి అంతితో న దూరాత్. ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవోయాతి భువనా విపశ్యన్ ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మా జ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాం ఉదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ తచ్చక్షుః దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామా శరదశతం మోదామా शरदशतम् शरदशतम् भवामा भवामा शरदशतगुम् शरदशतमो श्रुणवामा श्रुणवामा शरदशतम् शरदशतमो प्रप्रवामा प्रप्रवामा शरदशतम् शरदशतमो अजीताश्यामा अजीताश्यामा शरदशतम् शरदशतमो ज्योक्ष सूर्यं दृशे ज्योक्ष सूर्यं दृशे य उदगात महतोर्नवात महतोर्नवात विभ्राजमानः विभ्राजमानः शरीरस्य मध्यात शरीरस्य मध्यात समावृषभः समावृषभः लोहिताक्षः लोहिताक्षः सूर्यो विपश्चिन् विपश्चिन्न मनसा पुनातु मनसा पुनातु इमं मे वरुण इमं मे वरुण श्रुधेहवम् श्रुधेहवम् अद्या च मृडया अद्या च मृडया त्वामवस्युराचके त्वामवस्युराचके तत्त्वायामि तत्त्वायामि ब्रह्मणा ब्रह्मणा वन्दमानः वन्दमानः तदाशास्ते तदाशास्ते यजमानः यजमानः हविर्भिः हविर्भिः अहेडमानः अहेडमानः वरुणेह वरुणेह बोध्युरुषगुंसा बोध्युरुषगुंसा मान आयुः मान आयुः प्रमोषीः प्रमोषीः यच्चिद्धिते यच्चिद्धिते विशो यथा विशो यथा प्रदेव वरुणव्रतम् प्रदेव वरुणव्रतम् मनीमसि मनीमसि यवि यवि यवि यत्किञ्चेदम् यत्किञ्चेदम् वरुणदैव्ये वरुणदैव्ये जनेभिद्रोहम् जनेभिद्रोहम् मनुष्याः मनुष्याः चरामसि चरामसि अचित्ति अचित्ति यत्तव यत्तव धर्मायुयोपिम धर्मायुयोपिम मानस्तस्मा मानस्तस्मा देनसो देवरीरिषः देनसो देवरीरिषः कितवासो कितवासो यद्रिरिपुः यद्रिरिपुः न दीवि न दीवि यद्वाघा सत्यम् यद्वाघा सत्यम् उतयन् विद्म उतयन् विद्म सर्वाता विश्य सर्वाता विश्य शिथिरेव शिथिरेव देवाथाते स्याम देवाथाते स्याम वरुणप्रियासः वरुणप्रियासः ॐ नमः ॐ नमः प्राच्यै दिशे प्राच्यै दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नमो दक्षिणायै नमो दक्षिणायै दिशे दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नमः प्रतीच्यै नमः प्रतीच्यै दिशे दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नम उदीच्यै नम उदीच्यै दिशे दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नम ऊर्ध्वायै नम ऊर्ध्वायै दिशे दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नमोधराय दिशे दिशे याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नमोवान्तराय नमोवान्तराय दिशे दिशे याश्च देवता याश्च देवता एतस्याम् एतस्याम् प्रतिवसन्ति प्रतिवसन्ति एताभ्यश्च नमः एताभ्यश्च नमः नमो गङ्गा यमुनयोः नमो गङ्गा यमुनयोः मध्ये ये वसन्ति मध्ये ये वसन्ति ते मे प्रसन्नात्मानः ते मे प्रसन्नात्मानः चिरञ्जीवितम् चिरञ्जीवितम् वर्धयन्ति वर्धयन्ति नमो गङ्गा